రవివర్మకి అందని ఒకే ఒక అందానివు, రవివర్మకి అందని ఒకే ఒక అందానివు. రవి చూడని పాడని నవ్యనాదానివు, రవివర్మకి అందని ఒకే ఒక అందానివు. ఒంటిగా నిలిచే ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే, ఏ మూగ భావాలో అనురాగ యోగాలై రవివర్మకే అందని ఒకే ఒక అందానివు. అందని ఒకే ఒక అందానివు.